ఐషిరం అభిద్యుమ్నం బృహద్యా ఆశా ఆజేషస్మద దాయిదే హాయిద వాదాయి వాయో వాయి గో శమ్మా యమోవా యో వాయే గాయమధ్యమయో ఆవచస్వ సోదక్షాచా మా సోదా వాయిషాం వాన్హాయి వా స్వాతోహాయి విషాం వన్యర్న విశ్వాతే వార్షింది వః పావా స్వారే తాయి మహాపాః జాయన్మాన్ గావాయి తయో ధాయాయి త్రితం ప్రాణాశుర్మహాయినా ఇన్వన్రదస్య దేధిదాయ విశ్వపరిప్రియా భోమాయి ఉపద్రతస్య పాఠాయో అభద్దయద్దుహావదా యజ్ఞస్య సప్తధా మాభోయే ఆధావువా యే ప్రియా త్రిద్రతస్య ధారాయ ప్రక్షేపైరయత్రయాయ స్పృహా ఆయందోసా సభాయ్యుమ్నాథో బృహస్పృహా నాయన యో ఓ యేనా పదనిధన శుద్ధ యుద్ధీయం అభిమాదే యాదో భయానయా Yeah. శుభ్రజా సమా మన ఆ

శ్రేణ అభిషవాద్యం పరిదోడిజత ఏ సమాయమాన్హావే దాయి నాయ్యోక్షో ఆయ్ పాదో మమ ఆ ఆయా మాఘవన్నే